పలికి మౌన గీతం మౌన గీతం మనసు పలికి మౌన గీతం మమతలొలికి స్వాతి ముత్యం స్వాతి ముత్యం మమతలొలికి స్వాతి ముత్యం పలికి మౌన గీతం నీవే మమతలొలికి స్వాతి ముత్యం ధనువు సుమధనువు